పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యనా, పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యనా. ఏదో పాపం పసివాణి జాలి చూపి వదలండి, మళ్ళించండి అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. విలువ తెలిసే వెతికి చేరా, తరికి చేరాను వరము వేడాను కరుణతో దారి చూపవా, మనసులో మాట తెలుసుకోవమ్మ చెల్లితో కలిమి కురియవా. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యనా, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందు.